39 విపశ్చిదుపాఖ్యాన పీఠిక. వశిష్ఠుడు, రామ, లోకంలో ఎవరి అనుభవం వారిది, అందుకే తత్వస్థితిని గురించి రకరకాల వాదాలు బయలుదేరాయి. ఎవరినీ కాదనడానికి వీలు లేదు. ఇక్కడ పేర్లు చెప్పకుండా కణాద, గౌతమ, సౌత్రాంతిక, వైశేషిక, ఆర్హత, చార్వాక వాదాల ప్రసక్తి తెచ్చారు. బౌద్ధం పేరు వాచ్యంగా చెప్పారు. డొట్ ఒక సిద్ధాంతానికి తనను తాను కట్టేసుకుంటే వాడికి అలాంటి ఫలితమే కనిపిస్తుంది. అందువల్ల సిద్ధాంతాలకు కట్టుబడక పండితులతో కలిసి లోతుగా విచారించాలి. తత్వవేత్తలైన పండితులెక్కడ దొరుకుతారు అని సందేహించవలసిన పని లేదు. వాళ్లు ఏ జాతిలో అయినా చాలా అరుదేగాని ప్రతి జాతిలోనూ ఎందరో కొందరు ఉండనే ఉంటారు. సా 97. తత్వవేత్తలకు ప్రధాన చిహ్నమేమిటంటే కామక్రోధాది దోషాలు చాలా మటుకు క్షీణించిపోయి ఉంటాయి. వారు ప్రశాంతంగా ఉంటారు. నాస్తిక్యా నచాస్తిక్యాత్ కష్టానుష్ఠాన వైదికాః మనోజ్ఞ మధురాచారాః ప్రియపేసల వాదనః ని ఉస 98 శ్లో 3. నాస్తికత్వం వల్లగాని ఆస్తికత్వం వల్లగాని వారు మొండి ఛాందసపు అనుష్ఠానాలలో పడరు. వారి ప్రవర్తన మధురంగా, వారి వాక్కు సుకుమారంగా ఉంటాయి. వారు పరోపకారశీలుగా ఉంటారు. అలాంటి వారిని బాగా పరిశీలించి వారితో స్నేహం చేయాలి. ఇలా అన్నంతమాత్రంచేత వారిలో అసలు దోషాలే ఉండవని చెప్పలేం. దోషలేస మనాదృత్య నిత్యం సేవేత సజ్జనం. ఆయసర్వ్ 74. స్థూలదోషం త్వనిర్వాణం. సనేహ పరిహరేత్రమాత్ ని ఉస 98 శ్లో 20. చిన్న చిన్న దోషాలుంటే వాటిని పట్టించుకోకుండా ఆ సత్పురుషుణ్ణి సేవించాలి. ఒకవేళ తాను ఆశ్రయించిన సత్పురుషుడిలో పెద్ద పెద్ద దోషాలున్నాయని, తత్వజ్ఞానం లేదని తేలితే అతనిని మెల్లమెల్లగా వదిలివేయాలి. డొట్ శ్రీరాముడు, గురుదేవ, మనబోటి మానవులకు ఇలా సత్సంగత్వాది ఉపాయాలు ఉండవచ్చు. వాటివల్ల ఆనందం కలుగవచ్చు. మరి క్రిమికీటకాదులకు ఇవేవీ లేవుగదా. వాటికి దుహఖం ఎలా పోతుంది? సుఖం ఎలా కలుగుతుంది? వశిష్ఠుడు, రామ, సుఖదుహఖానుభవం వచ్చేసరికి మానవులకుగాని క్రిమికీటకాదులకుగాని వృక్షగుల్మాదులకుగాని పెద్ద భేదం లేదు. సుప్తానాం యాదృగస్మాకం వేదనం స్పష్టసుత్వచాం వృక్షగుల్మాంకురాదీనాం తాదృగుద్దామ వేదనం నీ డొట్ ఉట్స 99 శ్లో 16. మనకు సుకుమారమైన చర్మం ఉంది. మనం నిద్రలో ఉన్నప్పుడు దోమలు కుడితేనో చల్లగాలులు వీస్తేనో ఎంతో కొంత సుఖదుహఖ జ్ఞానం కలుగుతోంది. వృక్షాలు, గుల్మాలు, మొలకలు మొదలైన వాటికి కూడా ఇలాంటి స్వల్ప సుఖదుహఖ జ్ఞానం ఉంటుంది. వీటికంటే కొంచెం స్పష్టమైన ఇంద్రియాలు గల పశుపక్ష్యాదుల దగ్గరకు వస్తే ఇంద్రియ సుఖాలు మనకు వాటికి సమానమే. సుఖతశ్చేంద్రకీటయో ఉస్లో 18. ఇంద్రుడి సుఖము, కీటక సుఖము ఒకటే. ఇక బండరాళ్ళు మొదలైన జీవుల పరిస్థితి గాఢ సుషుప్తిలోకి వెళ్లిన వృక్షాలలాగా ఉంటుంది. నిద్రామయానాం వృక్షాణం స్వసత్తామచలాదేహ శ్లో 21. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ రకమైన జీవులందరికీ ఎంతో కొంత సుఖదుహఖ జ్ఞానం ఉన్నా మానవేతర జీవులకు వివేక జ్ఞానం ఉండే అవకాశం లేదు. కనుకనే మానవులకు మాత్రమే ఈ జగత్తు సత్యమా అసత్యమా అనే విచారణ ఉపదేశింపబడుతోంది. సా 99. శ్రీరాముడు, గురుదేవ, శుద్ధనాస్తికులు కొందరున్నారు. వాళ్ల దృష్టిలో కంటికి కనిపించదు గనుక మృత్యువనేదే లేదు. ఇక పునర్జన్మలకు మోక్షానికి ప్రసక్తి ఎక్కడ ఉంటుంది? ఇలాంటి నాస్తికులకు ఈ సంసార దుహఖం శమించే ఉపాయం ఏదైనా ఉందా? వశిష్ఠుడు, రామ, ఇక్కడ ఒకటే కీటుకు ఉంది. ఎంత నాస్తికులైనా ఎంత దేహాత్మవాదులైనా వారి దేహాత్మభావానికి కారణం దేహం కావడానికి వీలులేదు. ఎందుకంటే అది జడం. కనుక వారి దేహాత్మభావానికి కారణం చైతన్యమే అని ఒప్పుకోవాలి. ఆ విధంగా వారికి కూడా చైతన్యంతో నిత్య సంబంధం ఉండనే ఉంది. కనుక ఆ చైతన్య స్వరూపం ఏమిటనే విచారణలోకి వారిని ప్రవేశపెడితే అప్పుడు వాళ్లకు కూడా అవిద్య నశించి శాశ్వతానందం లభించే అవకాశం ఉంది. సార్ 100. అలా అవిద్య నశించి సర్వవ్యాపియైన చైతన్యాన్ని దర్శించేవారికి దుహఖ భయ ప్రసక్తిగాని మరణ భయ ప్రసక్తిగాని లేనేలేదు. అలాంటివారు ఎల్లప్పుడూ ఆనందస్థితిలోనే ఉంటారు. అసలు ఎవరికైనా సరే మరణం అంటే భయం అనవసరం. ఒకడు శుద్ధ నాస్తికుడైతే వాడి దృష్టిలో ఆయసర్ 75 మరణమే చివరి మజిలి గనుక దానిని గురించి భయపడవలసిన పనిలేదు. ఒకడు జగత్తే శూన్యమనిగాని క్షణికమనిగాని అనుకునేటట్లయితే వాడికి మరణం అంటే భయపడవలసిన పనిలేదు. ఒకడు పునర్జన్మలున్నాయని నమ్ముతుంటే మరణించినవాడికి కొత్త జన్మ ఖాయం గనుక వాడుగూడా భయపడవలసిన పనిలేదు. మరణిస్తే నరకానికి పోవలసి వస్తుందేమోననే ఆలోచన వస్తే అప్పుడు నరకాన్ని తప్పించుకున్నా ఈ లోకంలోనైనా పాపఫలితాలను అనుభవించక తప్పదు. అందువల్ల మరణాన్ని గురించి ఎవరూ కొత్తగా భయపడవలసింది ఏమీ లేదు. కనుక మరణ చింతన వదిలేసి తత్వచింతన అలవరుచుకుంటే మానవులకు భయ ప్రసక్తే లేదు. సా 101. శ్రీరాముడు, గురుదేవ, మీరు చెప్పిన తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్నవాడి లక్షణాలెలా ఉంటాయో కొంచెం చెప్పండి. గమనిక జీవన్ముక్తుల లక్షణాలను గురించి వెనుకటి ప్రకరణాలలో 3-4 సార్లు ప్రసక్తులు వచ్చాయి. ఆ లక్షణాలు స్వంతంగా వాటంతటవి పుట్టకపోయినా వాటిని పట్టుబట్టి అభ్యాసం చేసుకున్నా తత్వజ్ఞానం సిద్ధిస్తుందనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం జీవన్ముక్త లక్షణాల వర్ణన జరుగుతోందని పూర్వమే చెప్పారు. ఇక్కడ మళ్లీ అదే దృష్టితో అదే ప్రసక్తిని తీసుకొచ్చారు. 62 శ్లోకాలు ఉన్న ఈ సర్గలో వైరాగ్య సాధనకు ప్రాణం పోసే వాక్యాలెన్నో ఉన్నాయి. వాటితో పాటు సామాన్య మానవుడికి కూడా కలిగే సందేహం ఒకదానిని దీనిలో ప్రస్ఫుటంగా ప్రస్తావించారు. దానికోసం సంగ్రహంగా ఈ సర్గ విశేషాలను చెప్పుకుందాం. వశిష్ఠుడు, రామ, ఏం చెప్పేది? తత్వవేత్తలు చాలా విచిత్రంగా ఉంటారు. పైకి అన్నీ చేస్తూనే ఉంటారు కాని లోపల ఏమీ చేయరు. వాళ్లకు దయ ఉన్నట్లే కనిపిస్తుంది, లోపల మాత్రం దయ లేదు. ద్వంద్వబుద్ధి లేదు గనుక దయ లేనట్లే కనిపిస్తుంది కాని దయ ఉంది. సత్వగుణం వల్ల వారికి ఆశలు లేవు, అయినా ఆశ గలవారి లాగానే ప్రవర్తిస్తారు. సంసారం కలవారి లాగానూ ఉంటారు, లేనివారి లాగానూ ఉంటారు. శ్రీరాముడు, గురుదేవ, మీరు చెప్పే లక్షణాలతో ఎవరినైనా గుర్తుపట్టడం సాధ్యమవుతుందంటారా? అది గాక మీరు చెప్పిన లక్షణాలను ఏ డాంబికుడైనా నటించవచ్చుగదా. ఇక తత్వజ్ఞానులను గుర్తుపట్టడం ఎలా? వశిష్ఠుడు, రామ, డాంబికుల గురించి చింతపడకు. డాంబికత్వం కోసమైనా సరే ఈ లక్షణాలను దీర్ఘకాలం అభ్యాసం చేసినట్లయితే వాడికి క్రమంగా ఈ లక్షణాలు వంటబట్టి తత్వజ్ఞానం లభిస్తుంది. డాంబికత్వం లేకుండా ఈ లక్షణాలను బలవంతంగానైనా ఆచరించేవాడికి ఇంకా త్వరగా తత్వజ్ఞానం లభిస్తుంది. ఇక నిజమైన తత్వజ్ఞానులను గుర్తించడం అంటావా? అది నిజంగా కష్టమే. సామాన్య లక్షణంగా ఒక మాట చెప్పవచ్చు. సర్వసాధారణంగా నిజమైన తత్వవేత్తలు తమ జ్ఞానాన్ని గాని వైరాగ్యాన్ని గాని ప్రకటించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉండరు. పైగా వాటిని దాచుకునే ప్రయత్నంలోనే ఉంటారు. ఇక లోకాతీతమైన సిద్ధులను బట్టి తత్వజ్ఞానిని గుర్తించడం కూడా సాధ్యం కాదు. పట్టుబట్టి కృషి చేసినవాడికి తత్వజ్ఞానం లేకపోయినా సిద్ధులు లభించవచ్చు. నిజమైన తత్వజ్ఞానికి ఏ సిద్ధులు లేకపోవచ్చు. వాళ్లు తాపసులుగానో సన్యాసులుగానో మాత్రమే ఉంటారని చెప్పే వీలులేదు. వాళ్లు గృహస్థులుగానో వ్యాపారస్థులుగానో ఉండవచ్చు. వాళ్లకు ఇలాగే ఉండాలనే నియమం ఏదీ లేదు. S102. ఈ స్థితి లభించాలంటే చిత్ అంటే ఏమిటో విచారణ చేయాలి. చిత్తు నిత్యమని, అది సర్వవ్యాపకమని, దానిలో అవయవాలు లేవని, అది పరాధీనం కాదని ఇప్పటికే చాలాసార్లు నిరూపించాను. ఈ విషయం మనస్సుకు బాగా పట్టాలంటే మహారామాయణం అనే పేరు గల ఈ సత్శాస్త్రమే మంచి ఉపాయం. ఆన్సర్ 76. విషయంలో దీనిని మించిన గ్రంథం లేదు. మీబోటి యోగ్యులైన శిష్యులకు దీనిని బోధిస్తూ ఉండడం మా స్వభావం. దీనిలో నేను చెప్పే సారాంశం ఏమిటంటే, స్వయంవాక్యం శరీరం స్వం పూర్వః స్వప్నో మహాచితేః ఇత ఉత్తానాస్తదను స్వప్నాత్ స్వప్నాతరం వయం నీ గట్ ఉర్స 103/85. మహాచైతన్యం యొక్క ప్రథమ స్వప్నమే హిరణ్యగర్భుడు లేక స్వయంభూ. కలలో కలవచ్చినట్లుగా ఆ స్వయంభూలోంచి పుట్టుకొచ్చిన వాళ్లమే మనమంతా. గొంతుమీద గడ్డ కట్టింది, ఆ గడ్డమీద కురుపు లేచింది, దానిమీద సెల మొలిచింది. ఇవన్నీ నిజానికి గొంతు కంటే భిన్నం కావు, అయినా దేనికది వేర్వేరుగానే ఉన్నట్లు కనిపించినట్లుగా మనమంతా వేరు వేరుగా కనిపిస్తున్నాం. అందుకే ఎంత ప్రయత్నించినా మన మనస్సు పరబ్రహ్మలోకి ప్రసరించడం లేదు. సత్ 103. మనమే ఒక స్వప్నంలో భాగం. మళ్లీ మనకో స్వప్నం ఉంది, మనం మన జాగ్రత్త వేరు, మన స్వప్నం వేరు అనుకుంటున్నాం. నిజానికి రెండూ ఒకే తల్లి కడుపులోంచి వచ్చిన కవల పిల్లలాంటివి. ఆ తల్లే అవిద్య, ఆ అవిద్య వల్లే ఉన్న ఒకే ఒక చిత్తు జాగ్రత్తగానూ స్వప్నంగానూ కనిపిస్తోంది. జాగ్రత్త స్వప్నాల మధ్యలో అంతకుమించిన భేదం లేదు. సాట్ 104/105. శ్రీరాముడు గురుదేవ, జాగ్రత్తు స్వప్నము అనేవి వేరు వేరు ప్రపంచాలు కాకపోతే లోకంలో అవి వేరు అనే అనుభూతి ఎలా కలుగుతోంది? నాకు తెలిసినంతలో ద్రష్ట వేరు, దృశ్యం వేరు. కనుకనే స్వప్నద్రష్ట వేరు, స్వప్నం వేరు. మళ్లీ స్వప్నద్రష్టి యొక్క జాగ్రత్త ప్రపంచంలో దృశ్యాలు వేరు, ద్రష్ట వేరు. ఇది మాబోటివాళ్ల అనుభవం. మీరేమో అనేక యుక్తులు చూపించి ఇలాంటి భేదాలేవీ లేవని, ద్రష్టగాను దృశ్యంగాను జాగ్రత్తగాను స్వప్నంగాను కనిపించేది శుద్ధ చిత్తేనని నిరూపిస్తున్నారు. మాకు అది అలా కనిపించకపోవడానికి కారణం ఏమిటి? వశిష్ఠుడు, రామ, సూటిగా చెప్పాలంటే ఆ కారణం భ్రాంతే. ఆ స్వయంభువ ఏవాయం చిన్మాత్రే భాతి సర్గభాహ పరిజ్ఞాత సతీ సాతు బ్రహ్మైవ భవతి క్షణాత్ ఏషైవత్వ పరిజ్ఞాత భ్రాంతి సాయేతి కథ్యతే జగదిత్యుచ్యతే విద్య దృశ్యమిత్యుపవర్ణ్యతే ని ఊర్స 106/49-50. ఉన్న శుద్ధచిత్తు విషయంలో జగత్తనే భ్రాంతి హిరణ్యగర్భుడి వరకు కూడా ఉండనే ఉంటుంది. అయితే ఈ విషయం తెలిస్తే ఆ సృష్టి భ్రాంతే పరబ్రహ్మ అయిపోతుంది, తెలియకపోతే అదే వట్టి భ్రాంతి అవుతుంది. దానినే శాస్త్రాలలో మాయ అంటారు, లోకంలో జగత్తు అంటారు, అజ్ఞానులు అవిద్య అంటారు, దృశ్యం అంటారు. సార్ 106. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే పృథివ్యాది పంచభూతాలుగా కనిపించేదంతా శుద్ధ చిత్తేనని 77 ఆయసర్ తేలిపోతుంది. స్వప్నలోకంలో శుద్ధ చిత్తు అక్కడి పంచభూతాలుగా కనిపిస్తోందని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దీని బట్టి అక్కడ ఇక్కడ కూడా పంచభూతాలుగా కనిపించేది శుద్ధ చిత్తే అని తేలిపోతోంది. అలాంటప్పుడు ఇక స్వప్నానికి జాగ్రత్తకు తేడా ఏమిటి? అందుకే ఈ ప్రపంచం అంతా ఒక స్వప్నం అని మేము చెబుతున్నాం. సా 107. శ్రీరాముడు గురుదేవ, అవిద్య పోతేగాని జగత్తు సత్యమేననే భ్రాంతి పోదని మీరంటున్నారు గదా. మరి ఈ అవిద్య ఎంతకాలం ఉంటుంది? ఏ రూపంగా ఉంటుంది? ఎప్పుడు పోతుంది? ఎలా పోతుంది? వశిష్ఠుడు, రామ, అవిద్య ఉన్నంతకాలము పంచభూతాలు ఉంటాయి, అవి ఉన్నంతకాలము లోకాలన్నీ ఉంటాయి. అవిద్యగల అజ్ఞానుల దృష్టిలో అవిద్యకు నాశమే లేదు. వాళ్లకు పరబ్రహ్మలాగానే అవిద్య కూడా శాశ్వతమైనది. ఈ విషయం బాగా అర్థమయ్యేందుకోసం నీకు విపశ్చిదుపాఖ్యానం అనే కథను చెబుతాను, విను